హోతాయక్షమిధాగ్నిమిలస్పదేస్మింద్రగ్ఞ సరస్వతీమోధూమ్రో నగోధూమై భువాలయద్భేషజం మధు షష్పైర్మతేజాయింద్రియం పయస్తోమ పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షత్తనూన పాస్వతీమగిర్మేషో నభేషజం పథా మధూమతాభరం అశ్వినేంద్రాయ వీర్యం బదరైరుపవాకాభిష్భేషజంతోమాభిష్పయస్వమ పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షన్నరాసంకేతన్ననగ్నహంపతిగ్రేషురాజాభేషజం నేషస్సరస్వతీషగ్రసో నంజస్వినోర్వపాయుంద్రస్య వీర్యం బదారైరుపవాకాభిష్భేషజంతోమాభిష్పయస్వమ పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షదిలేలిత ఆజుస్వానః సరస్వతీమింద్రం బలేన వర్ధయన్ వృషభేన గవేంద్రియమస్మినేంద్రాయ భేషజం యవైకర్క్రందోర్మధూలాజేర్నమాసారం పయస్వమ పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షద్వరిహిరోన్నమ్రదాభిషన్నాసత్యాభిషజాస్మినాశ్వాతిశోమతీభిషగ్భేదస్సరస్వతీభిషగ్ దుఃఖయింద్రాయ వేషజం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షద్దురోదిసర్కవశ్యో నం యశస్వతీరస్మిభ్యాం దురోదిసయింద్రో నరోదీయుహే దుహేభేదస్తరస్వత్యస్తినేంద్రాయ భేషజం శుక్రం జ్యోతిరింద్రియం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షత్సుకేశోషేణిస్మిసమే సరస్వత్యాత్మింద్రేణ భేషజం శ్యేనో నరజసాహృదాశ్రియానమాసారం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షద్రయ్యుహోతారాభిషజాస్మిన్నజాగ్రేదివానక్తన్నభేషజై తోషజ్ఞ సరస్వతీభిషక్తీశేన దుహయింద్రియం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షత్తిశ్రో దేవీయం నభేషజం త్రయస్త్రిధాతా గోపసో రూపమింద్రే హిరణ్యయామస్మిలానభారతీ వాచా సరస్వతీమహయుందాయ దుహయింద్రియం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షత్సుషభం నవసంతష్టా రమింద్రామస్వినాభిషజం న సరస్వతీమోజో నోతిరింద్రియం వృకో నరాభసోభిషక్ యశస్వరాజాభేషజగ్రశ్రియానమాసారం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షద్వనస్పతిగ్ఞసమితారగ్ఞసక్రాతుం భీమన్న మన్యుగ్ఞరాజానం వ్యాఘ్రన్నమాసాస్వినా భామగ్ఞసరస్వతీభిషగింద్రాయ దుహయింద్రియం పయస్వమః పరిశ్రుతాఘృతం మధువ్యం పాభ్యస్యహోతర్యజ హోతాయక్షదగ్నిగ్రస్వాహాజస్కానాగ్రస్వాహేదసా పృథక్ స్వాహాగ్రస్వాహేషగ్నేసరస్వత్యై స్వాహారిషభమింద్రాయ చిగ్రహాయ సహసైంద్రియగ్రస్వాహాభిన్నభేషయగ్రస్వాహోమింద్రియం సాహేంద్రగ్నసుత్రమాణగ్నసవితానం వరోనం విషజాం పతిగ్రస్వాహ వనస్పతింద్రియం పాథో నభేషజం స్వాహాదేవాజవాజూషాణో అగ్నిభేషజం పయస్వ పరిశ్రుతాభితం వధూయంతాజ్యోతర్యజా హోతాయక్షదస్వినోచ్ఛాగస్య వపాయామేదాసో ద్యుషతాగ్నేహవిర్హోతర్యజ హోతాయక్షదస్వినౌ సరస్వతీమింద్రగ్నేసుత్రమాణవివే సోమాహ సురామాఖ్యాగైర్నమేషైర్లేషభైస్తుతాష్వైర్నతోమాభిర్లాజైర్మహస్వంతోమదామాసారేణ పరిష్కృతా శుక్రాపయస్వంతోమృతా ప్రస్థీతావో మధుచ్యుతస్తానస్వినా సరస్వతీంద్రస్సుత్రామామృద్రహాజుషంతాగ్రేహోమ్యం మధు పిబం తుమదం పువ్యం తుహోతర్యజ హోతాయక్షదస్వినోచ్చాగస్య హవిష ఆత్తా మధ్య మధ్యతో మేదముద్భేదం పురా ద్వేషోభ్య పురా గౌరుషేయ్యాగృభ గరస్తాణం ఘాతయ్యానాయ్యవసత్రమానాగ్నేసుమక్షారాణాగ్నేసతరుద్రియానామగ్నిష్వాత్రీవోపమసనా పాశ్వతశ్రోతీతమతవస్తాంగారంగాదవత్తానాషేతాగ్నేహవిర్హోతర్యజ హోతాయక్షసరస్వతీయం మేషస్యావాయ దద్యమధ్యతో మేదముభ్రేదం పురాభ్యేషోభ్య పురా పౌరుషేయ్యాగృహ ఘాసేహజ్రానాయ్యవసత్రసమానాగ్నసుమక్షారాణాగ్నసతరుద్రియానామగ్నిష్వాత్తానాం దీవోపవసనానాం వాశ్వతశ్రోనితస్థీతామతవుత్తాదతోంగ్రాదవత్తానాం కదా దేవగ్నసరస్వతీ జుషతాగ్నేహమిర్హోతర్యజ హోతాయక్షదింద్రామిషభస్యాహమిషావాయ దద్యమధ్యతో మేదముద్భ్రేదం పురా ద్వేషోభ్య పురా పౌరుషేయ్యాగృభ ఘతం నూనం ఘాసే అజ్రాణాయ్యవసత్రసమానాగ్నమక్షారాణాగ్నసతరుద్రియానామగ్నిష్వాత్తానాం పాశ్వతశ్రోయుతీతామతవుత్రాదతోంగాదవత్తానాంకరదేవమింద్రోజుషతాగ్నేహవిర్హోతర్యజ హోతాయక్షద్వనస్పతిమభిపృష్టతమజారభిష్టయారసనయాధీతా ఎత్రాస్మినోచ్ఛాగస్య హవిష ప్రియాధామాని యత్ర సరస్వత్యామేషస్య హవిష ప్రియాధామాని యత్రేంద్రస్య ఋషభస్య హవిష ప్రియాధామాని యత్రాగ్నే ప్రియాధామాని యత్ర సోమస్య ప్రియాధామాని యత్రేంద్రస్య సుత్రాం ప్రియాధామాని యత్ర సవితు ప్రియాధామాని యత్ర వరుణస్య ప్రియాధామాని యత్ర వనస్పతే ప్రియాపాతాగ్నేభి యత్ర దేవానామాజ్జపానాం ప్రియాధామాని యత్రాగ్నేర్హోతః ప్రియాధామాని తత్రైతాం ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షద్రహీయసైవ కృత్రీకర దేవం దేవో వనస్పతిద్విషదాగ్నేర్హోతర్యజ హోతాయక్షదగ్నిగ్రస్తిష్టకృతమయాలగ్నిరస్వినోశ్చాగస్య హవిష ప్రియాధామాన్యయాక్షరస్వత్యాదేశస్య హవిష ప్రియాధామాన్యయాలింద్రస్య ఋషభస్య హవిష ప్రియాధామాని అయాలగ్నే ప్రియాధామాన్యయాక్సోమస్య ప్రియాధామాన్యయాలింద్రస్య సుత్రాన్న ప్రియాధామాని అయాక్సవితు ప్రియాధామాన్యయాగ్వరుణస్య ప్రియాధామాన్యయాగ్వనస్పతే ప్రియాపాఠాగ్నేభి అయాద్దేవానామాజ్జపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్వం వాహిమానమాయాజతామేజ్యాయుష కృణోతు సోమధ్వరా జాతవేదాభిషతాగ్నేహవిర్హోతర్యజ దేవం బర్హిః సరస్వతీసు దేవమింద్రే అశ్వినా తేజోనచక్షో రక్ష్యోహద్బర్హిషా దధురింద్రియం వా సువనే వసుదేవస్యవ్యం సుయజ దేవీయద్వారో అశ్వినా భిషజేంద్రే సరస్వతీ ప్రాణన్న వీర్యం నసి ద్వారో దధురింద్రియం వా సువనే వసుదేవస్యవ్యం సుయజ దేవీ ఉషాసా అశ్వినా సుత్రావేంద్రే సరస్వతీ బలం నవాచ మాస్యాభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం సుయజ దేవీ జోష్ఠీ సరస్వత్యశ్వినేంద్రమవర్ధయన్ శ్రోత్రన్న కన్నయోర్యసో జోష్ట్రీయభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం సుయజ దేవీ భూవజ్జాహూతీయుభే సుదుగేంద్రే సరస్వత్యశ్వినా విషజావతః శుక్రన్న జ్యోతిస్తనయోరాహూతీహస్తయింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం సుయజ దేవాదేవానాం విషజాహోతా రాజింద్రమశ్వినా వషట్కారై సరస్వతీర్థిషిన్న హృదయే మతిం హోతృభ్యాం దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం సృజజ దేవీరస్తిస్రస్తిస్రో దేవీరస్తినేలా సరస్వతీ సూషన్న మధ్యేనాభ్యామింద్రాయ దధురింద్రియం వా సువనే వసుదేయస్యవ్యం ప్రియజ దేవయింద్రోణరాసజ్ఞస్త్రివరోథ సరస్వత్యాశ్విభ్యామీయతే రథాః రేతో నూపమృతం జనిత్రమింద్రాయ త్వష్టాదధరాజింద్రియాణీవ సువనే వసుదేయస్యవ్యం ప్రియజ దేవదేవైర్వనస్పతిర్హిరణ్యపర్ణో అస్మిభ్యాగ్ని సరస్వత్యాతుతి ఫలయింద్రాయ పచ్యతే మధు ఓజో న జ్యోతిర్వేషభో నామం వనస్పతిర్నోదాజింద్రియాణీవ సువనే వసుధేయస్యవ్యం సుయజ దేవం బర్హిర్వారీతీనామధ్వరేస్తీర్ణమస్మిభ్యామూర్ణంద్రదా సరస్వత్యా స్యోనమింద్రతే సదా ఈశాయీ మన్యుగ్రాజానం వర్గిషాలభురింద్రియం వసువనే వసుధేయస్యం ప్రియజ దేవో అగ్నిశ్చక్రగ్రేవాక్షోతారాయింద్రామస్మినా వాచా వాచగ్ఞ సరస్వతీమగ్నిగ్ఞోమగ్రశ్రేష్టకృత్ శిష్టయింద్రస్వత్రామా సవితావరో నో విషగిష్టో దేవో వనస్పతి శిష్టా దేవా అజ్జవా శిష్టో అగ్నిరగ్నినా హోతా ఆహోత్రే శిష్టకృత్యసో నదధారింద్రియమోర్జమపాజిగ్రస్తాం వసువనే వసుదేయస్యవ్యం తుయజ అగ్నిమద్యహోతారమీకాయమాన పచంతీపచం పురోళాకాన్వద్భ్యాగ్రే సరస్వత్యేషమింద్రాయ ఋషభం శృణ్వన్నస్భ్యాగ్ఞ సరస్వత్యాయింద్రాయ పుత్రాన్నే సురాసోమాన్ సూపస్థా అద్య దేవో వనస్వతీరభవరస్భ్యాగే న సరస్వతీమేషేంద్రాయ ఋషభేణ అక్షగ్రస్తాన్మే దత్త ప్రతీపజతాగ్రేభీషతావీభంత పురోలాశీలపూరస్మినా సరస్వతీంద్రస్వత్రామాసురా సోమాన్ మద్యరేష ఆర్షేయర్షీణాన్న పాదవృణీకాయీయమానం బహుభ్య ఆసంగతేభ్యేష మే దేషు వసువార్యాక్షతీ కాయా దేవాదేవదానాన్యదృస్తాన్యస్మాచాచురస్వేషితాహోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషస్సోక్తవాకాయ సూక్తాబ్రూహి ఇతి త్రయోవింశోధ్యాయః. అథ చతుర్వింశోధ్యాయః. ఓం తేజోసి శుక్రమమృతమాయుష్పా ఆయుర్మే పాహి దేవస్య సవితు ప్రసర్వేష్మినో మద్బాహుభ్యాం పూష్ణాహస్తాభ్యామాదదే ఇమాగ్రంథసనామృత పూర్వ ఆయుషి విరసేషు కవ్యా సానో అస్మిన్ సుత ఆవభూవృత సామం సరమానపంతీ అమిషాసి భువానమసి యంత్రాసీ ధత్తా సత్వమగ్నిం వైయస్వా నరగ్ఞ సప్రాసంగచ్చస్వాహాకృతస్వగాత్వా దేవేభ్యః ప్రజాపాదయే బ్రహ్మన్నస్వం భంస్యామి దేవేభ్యః ప్రజాపాదయే తేన రాభ్యాసం సంబాదానదేవేభ్యః ప్రజాపాదయే తేన రాభ్మిహి ప్రజాపాదయే ప్రాజుష్టం ప్రోక్షామీంద్రాగ్నిభ్యాం ప్రాజుష్టం ప్రోక్షామి వాయవేరస్వాజుష్టం ప్రోక్షామి విశ్వేరభ్యస్వాదేవేభ్యోజుష్టం ప్రోక్షామి సర్వేరభ్యస్వాదేవేభ్యోజుష్టం ప్రోక్షామి యో అర్వం సందిషాగ్ఞసతిమభ్యమీతి వరుణ పరోమత్త పరస్వా అగ్నయే స్వాహ సోమాయ స్వాహ పామోదాయ స్వాహ ఆసవిత్రే స్వాహ ఆవాయవే స్వాహ విష్ణవే స్వాహ ఇంద్రాయ స్వాహ బృహస్పతయే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ హింకారాయ స్వాహ హింక్రేతాయ స్వాహ క్రందజే స్వాహ వక్రందాయ స్వాహ ప్రోధాతే స్వాహ ప్రక్రోధాయ స్వాహ గంధాయ స్వాహ అఘ్రాతాయ స్వాహ నివిష్టాయ స్వాహోపావిష్టాయ స్వాహ సందీతాయ స్వాహ వల్గతే స్వాహ ఆశీలీనాయ స్వాహ శయానాయ స్వాహ స్వపతే స్వాహ జాగ్రతే స్వాహ పూజాతే స్వాహ ప్రముద్ధాయ స్వాహ విజృంభమాణాయ స్వాహ విదృప్తాయ స్వాహ సర్గ్నాయ స్వాహోపస్థితాయ స్వాహాయనాయ స్వాహ ప్రాయణాయ స్వాహ యతే స్వాహ ధావతే స్వాహోద్రావాయ స్వాహోద్రూతాయ స్వాహ శూకారాయ స్వాహ సుకృతాయ స్వాహ నిషన్నాయ స్వాహోత్తీతాయ స్వాహ ద్రవాయ స్వాహ బలాయ స్వాహ వివర్తమానాయ స్వాహ వివృత్తాయ స్వాహ విధోన్మానాయ స్వాహ విధూతాయ స్వాహ శుశ్రూషమానాయ స్వాహ శృంభతే స్వాహ దీక్షమానాయ స్వాహేరక్షితాయ స్వాహ వీక్షితాయ స్వాహ నిమేషాయ స్వాహ యదత్తి తస్మై స్వాహ యత్తి వారి తస్మై స్వాహ యన్మోత్రం కరోతి తస్మై స్వాహ కుర్వతే స్వాహ కృతాయ స్వాహ సత్సవితుర్వరేణ్యం భక్తో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ హిరణ్యపాణిమూర్తయే సవితానముపహ్వయే సచేష్టా దేవతా పదం దేవస్య చేతాతో మహీం ప్రసవితుర్హవామహే సుమతిజ్ఞప్త్యరాభతం సుష్టుతిజ్ఞోమతివృధో దాతిజ్ఞతవితురీమహే కదేవాయ మతీవిజే రాతిజ్ఞదత్తాతిమహే సవితారముపహ్వయే ఆసవం దేవవీతయే దేవస్యాసవితన్మతిమాసవం విశ్వదేవం ధియాభగం మనామహే అగ్నిగ్రస్తో మే నమోధయ సమిధానమత్యం హవ్యా దేవేషు నో దధత్ సహోంగ్రవాలమత్య ఉదిగ్రూతశ్చ నోహితః అగ్రధియా సమన్వతి తంపాభితస్నయీమహే చిత్రాభానోస్పర్వితం దేవా ఆవీతయే వః అగ్నిం దూతం పురోదధేహం జవాహముపబ్రువే దేవా ఆరాదయాదిహ అజీజనో విపావమానసూవర్యం వితారేషక్పానాపయాః గోజీరయాలగ్ఞమానఃపురం విభోన్మాత్రా ప్రభో పిత్రా స్వోసిహయోస్యత్యోసిమయోస్యర్వాసి సప్తీరసి వాజ్యాసి వృషాసి నిర్మణా అసి ఏయం నామాసి శిశుం నామాస్యాదిత్యానాం పత్వాన్వీ దేవా ఆశాపాలాయేతం దేవేభ్యో స్వమేధాయ ప్రోక్షీతజ్ఞరక్షత విహరంతి విహరామత విహృతి విహస్వధృతి స్వాహ కాయ స్వాహ కస్మై స్వాహ కతమస్మై స్వాహ స్వాహాదిమాదీతాయ స్వాహ మన ప్రజాపాదయే స్వాహ చిత్తం విజ్ఞాతాయ అదిత్యే స్వాహాదిత్యే మహ్యై స్వాహాదిత్యే సమృఢీకాయే స్వాహ సరస్వత్యే స్వాహ సరస్వత్యే పావకాయే స్వాహ సరస్వత్యే బృహత్యే స్వాహ పూష్ణే స్వాహా పూష్ణే ప్రపథ్యాయ స్వాహా పూష్ణే నందీషాయ స్వాహా పష్ట్రే స్వాహా పష్ట్రే దురీపాయ స్వాహా పష్ట్రే గురురూపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవే నిభూయపాయ స్వాహా విష్ణవే వివిష్టాయ స్వాహా విశ్వో దేవస్య నేత్రం మత్తో గురీతసఖ్యం విశ్వోదాయీ శుద్ధ్యతి ద్యుమ్నం వృణీతపుష్యసే స్వాహా ఆ బ్రహ్మణ బ్రాహ్మణో బ్రహ్మవచ్చసీయాయ తామారాష్ట్రేరాజన్యా శూరాయుషవ్యో దింజాధీమాహారతోజాయతా ేర్వోహాషుసత్తిపురం భిర్యోషా జిష్ణోరాజేష్టాస్తభేయో యువాస్యజమానస్ భీరోజాయతామేణీకామేణ ప్రజన్యో వర్షసు ఫలామత్యో నవోషాధయ పచ్యంతా యోగక్షేమో నః కల్పతా ప్రాణాయ స్వాహా బాణాయ స్వాహా అవ్యానాయ స్వాహా చక్షుషే స్వాహా శ్రోత్రాయ స్వాహా వాచే స్వాహా మనసే స్వాహా ప్రాచ్యై దిశే స్వాహా వాచ్యై దిశే స్వాహా దక్షిణాయై దిశే స్వాహా వాచ్యై దిశే స్వాహా ప్రతీక్షై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహోదీర్ఘ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహా ఊర్ధ్వాయై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహా వాచ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహా అభ్యస్వాహా వాభ్యస్వాహోదకాయ స్వాహా తిష్టంతేభ్యస్వాహా స్రవంతేభ్యస్వాహాస్యందమానాభ్యస్వాహా కూప్యాభ్యస్వాహా శోద్యాభ్యస్వాహా గాల్యాభ్యస్వాహా అన్నమాయ స్వాహా సముద్రాయ స్వాహా శరీరాయ స్వాహా పాతాయ స్వాహా ధూమాయ స్వాహా అగ్రాయ స్వాహా మేఘాయ స్వాహా విద్యోతమానాయ స్వాహా అస్తమయతే స్వాహా అవస్ఫూర్జతే స్వాహా వర్షతే స్వాహా అవవర్షతే స్వాహోగ్రం వర్షతే స్వాహా శీఘ్రం వర్షతే స్వాహోద్గృహతే స్వాహోద్గృహీతాయ స్వాహా కృష్ణతే స్వాహా శీకాయతే స్వాహా పృష్వాభ్య స్వాహా ప్రాదునేభ్య స్వాహా మీహారాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహేంద్రాయ స్వాహా పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహా దివే స్వాహా దిగ్భ్యస్వాహా సాభ్యస్వాహోర్వ్యై దిశే స్వాహార్వాచ్యై దిశే స్వాహా నక్షత్రేభ్యస్వాహా నక్షత్రియేభ్యస్వాహా హోరాత్రేభ్యస్వాహా అర్ధమాసేభ్యస్వాహా మాసేభ్యస్వాహా ఋతుభ్యస్వాహా అష్టమేభ్యస్వాహా సంవత్సరాయ స్వాహా యావా పృథివేభ్యస్వాహా చంద్రాయ స్వాహా సూర్యాయ స్వాహా రశ్మిభ్యస్వాహా వసుభ్యస్వాహా రుద్రేభ్యస్వాహా ఆదిత్యేభ్యస్వాహా మరుద్భ్యస్వాహా విశ్వేభ్యో దేవేభ్యస్వాహా మూలేభ్యస్వాహా శాఖాభ్యస్వాహా వనస్పతిభ్యస్వాహా పుష్పేభ్యస్వాహా ఫలేభ్యస్వాహౌషధేభ్యస్వాహా పృథివ్యే స్వాహాంతరిక్షాయ స్వాహ ఆదివే స్వాహ సూర్యాయ స్వాహ చంద్రాయ స్వాహ నక్షత్రేభ్య స్వాహ భ్రస్వాహౌషాదీభ్య స్వాహ వనస్పతిభ్య స్వాహ పరిప్లవేభ్య స్వాహ ఆచరాచరేభ్య స్వాహ ఆచరీభ్య స్వాహ అసవే స్వాహ వసవే స్వాహ విభువే స్వాహ వివత్తపే స్వాహ గణశ్రియే స్వాహ గణపాతయే స్వాహ విభువే స్వాహ ధీమతయే స్వాహ దోషాయ స్వాహ సజ్ఞాయ స్వాహ చంద్రాయ స్వాహ జ్యోతిషే స్వాహ మలింజాయ స్వాహ దివాపతయే స్వాహ మధవే స్వాహ మాధవాయ స్వాహ శుక్రాయ స్వాహ శుచయే స్వాహ నభసే స్వాహ ఆనభస్యాయ స్వాహేషాయ స్వాహోద్యాయ స్వాహ సహసే స్వాహ అసహస్యాయ స్వాహ తపసే స్వాహ అతపస్యాయ స్వాహ అజ్ఞహసస్పతయే స్వాహ మాయాయ స్వాహ అప్రసవాయ స్వాహ అవిజాయ స్వాహ కృతవే స్వాహ స్వస్వాహ ఆమూర్ధ్నే స్వాహ ఔయస్మవినే స్వాహ అంత్యాయ స్వాహ అంత్యాయనాయ స్వాహ ఆభువనాయ స్వాహ భువనస్య పతయే స్వాహ ధీపతయే స్వాహ అప్రజాపతయే స్వాహ ఆయర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ అప్రాణో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆపానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ అవ్యానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఉదానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆతమానో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ చక్షర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ శ్రోత్రై యజ్ఞేన కల్పతాభ్య స్వాహ వాక్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ మనో యజ్ఞేన కల్పతాభ్య స్వాహ స్మయజ్ఞేన కల్పతాభ్య స్వాహ పృష్టం యజ్ఞేన కల్పతాభ్య స్వాహ బ్రహ్మయజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఆయుజ్ఞయజ్ఞేన కల్పతాభ్య స్వాహ జ్యోతిర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ స్వర్యజ్ఞేన కల్పతాభ్య స్వాహ ఏకస్మై స్వాహ స్వాభ్యాభ్య స్వాహ శతాయ స్వాహైక శతాయ స్వాహ యుష్ట్యై స్వాహ సర్గాయ స్వాహ ఓం ఇతి చతుర్వింశోధ్యాయః అథ పంచవింశోధ్యాయః ఓం హిరణ్యగర్భస్ సమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ సదాధార పృథివీం వ్యాముచే మాం కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామవిహీతోసి ప్రజాపాతయే స్వాజిష్టం గృహ్ణామ్యేకతే యోనిస్సూర్యస్తే మహిమా యస్తేహం సంవత్సరే మహిమాసం బభూవయస్తే వాయా అంతరిక్షే మహిమాసం బభూవ యస్తే దివి సూర్యే మహిమాసం బభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపతయే స్వాహ దేవేభ్యః ప్రాణతో నిమిషతో మహిత్వైకయుద్రాజా జగతో బభూవ యీసే అస్యద్విపదశ్చతుష్పదః కస్మై దేవాయ హవిషా విధేమ ఉపయామగృహీతోసి ప్రజాపాతయే తాజుష్టం గృహ్ణామ్యేష తేజో నిశ్చంద్రమాస్తే మహిమా యస్తే రాత్రౌ సంవత్సరే మహిమాసం బభూవయస్తే పృథివ్యామగ్నో మహిమాసం బభూవ యస్తే నక్షత్రేషు చంద్రమాసి మహిమాసం బభూవ తస్మై తే మహిమ్నే ప్రజాపతయే దేవేభ్య స్వాహా యుంజంతి బ్రధ్నమరుషం చరం తం పరీతస్థుషా రోచంతే రోచనాదివి యుంజంత్యస్య కామ్యా హరీ విపక్షసారథే శోణా ధిష్ణు నిర్వాహసా యద్వాతో అపో అగనీగన్ ప్రియామింద్రస్య తన్వం ఏతగ్గస్తో తరణేన పథా పునరస్వమావర్తయాసినః పతావస్తాంజంతుగాయత్రేణ ఛందసా రుద్రాస్తాంజంతుత్రేష్ోభేన ఛందసా ఆదిత్యాస్తాంజంతు జాగతేన ఛందసా భూవద్భువ సల్లాజీ ఛాజీవ్యే గవ్యే ఏతదన్న మధ్య ప్రజాపతే కస్తీదే కాకీచరతి కపుస్మిజ్జాయతే పునః కిగ్గస్యద్ధిమస్యాభేషజం కిం వావపానం మహత్ సూవర్య ఏకాకీచరతి చంద్రమా ఆజాయతే పునః అగ్నిర్హిమస్యాభేషజం భూమిరావపానం మహత్ కాస్మీదాసీయత్ పూర్వచిత్తిగ్గస్మీదాసీయత్ బృహద్వయా కాస్మీదాసీర్పిలిప్పిలా కాస్మీదాసీర్పిషంగిలా దౌరా ఆసీయత్ పూర్వచిత్తిరస్త ఆసీయత్ బృహద్వయా అవీరాసీర్పిలిప్పిలా రాత్రీరాసీర్పిషంగిలా వాయుష్వా ఆపతతేరావత్తసీతగ్రీవశ్చాగైః న్యగ్రోధశ్చమశైశ్చల్మలిర్వృద్ధ్యా ఏషస్య మాధ్యో వృషాపద్భ్యశ్చ తద్భిరేదగన్ బ్రహ్మా కృష్ణశ్చ నోవతు నమోగ్నయే సర్గశీతోరశ్మినారథ సర్గశీతోరశ్మినాహయాః సర్గశీతో అప్స్వక్సుజా బ్రహ్మా సోమా పురోగవః స్వయం వా ఆదిద్యస్తన్వం కల్పయస్త స్వయం యజస్త స్వయం జూషస్త మహిమా తేమ్యే నమసన్నసే నవాభూయేతం మ్రీయసే నరిష్యసి దేవాం ఇవేషి పతిభిస్తుగేభిః యత్రాసతే సుకృతో యత్ర తే యజస్తత్రత్వా దేవస్వామికాదధాతు అగ్నిపశురా ఆసీయత్తేనాయజంత సలేతం లోకమాజయత్యస్మిన్ అగ్నిః సతే లోకో భవిష్యతి సంజే అశ్యసి వివైతా అపః వాయుపశురా ఆసీయత్తేనాయజంత సలేతం లోకమాజయత్యస్మిన్ వాయుః సతే లోకో భవిష్యతి సంజేష్యసి వివైతా అపః సూర్యః పశురా ఆసీయత్తేనాయజంత సజేతం లోకమాజయత్యస్మిన్ సూర్యాః సతే లోకో భవిష్యతి సంజేష్యసి వివైతా అపః ప్రాణాయ స్వాహా పానాయ స్వాహా వ్యానాయ స్వాహా అంబే అంబికే అంబాలికే నమానయతి కశ్చన ససత్యస్వకః సుభద్రికాంగాం పీలవాహినీ గణానాంతా గణపతిగ్రహవామహే ప్రియానాంతా ప్రియపతిగ్రహవామహే నిధీనాంతా నిధిపతిగ్రహవామహే వసోమమా ఆహమాజాని గద్భమాత్మమాజాతి గద్భం తా ఉభౌ చతురపదః సంప్రసారయా సర్గే లోకే ప్రోన్వా ఆఖాం వృషా వాజీలే తోధాజేతో దధాతు ముత్సక్త్యా అవగృగందే హితమంజిం చారయావృషం యత్రేదాం జీవభోజనః యకాశకౌ సకుంతికాహలమితి వంచతి ఆహంతి గభే పశో నిగల్గలేతి ధారకా యకో సకౌ సకుంతక ఆహలమితి వంచతి వివక్షత ఇవ తే ముఖమద్భర్యో మానస్తమభిభాషథా మాత చే పితాగ్రం వృక్షస్యారోహత ప్రతీలాభీతి తే పితాగభే ముష్టిమాతజ్ఞాసయతే మాత చే పితాగ్రే వృక్షస్య క్రీళత వివక్షత ఇవ తే ముఖం బ్రహ్మన్మాత్వం వాదో బహూ ఓర్ధామే నామృత్స్వాపయగిరో భారజ్ఞహరం నివా అథాస్యై మధ్యమే దతాగ్నే శీతే మాతే పునన్నీవ ఓర్ధమే నముచ్చ్రాయతాగ్యురో భారజ్ఞహరం నివా అథాస్య మధ్యమే జతు శీతే మాతే పునన్నీవ ఎదస్యాగ్నేభుభేగ్రాహకృధుస్థూలముపాతత్ ముష్కాయుదస్యాయేజతో సఫేషా కులాయీవ యద్దేవాసో లలామాగం ప్రవిష్టీమి నమావీషు సఖ్నాదే నిశ్వరేనారీ సత్యస్యాక్షిభువో యథా యద్ధారిణోయవమత్తిన పుష్టం పశుమన్యతే శూద్రాయదర్యజాలాన పోషాయ భనాయతి యద్ధారిణోయవమత్తిన పుష్టం బహుమన్యతే శూద్రోయ దర్యాలీ జాతో నపోషమనో మన్యతే నధిక్రావణో అకారిషం జిష్ణోరస్వస్య వాజినాః సురభినో ముఖాకరత్రణ ఆయోగ్రేషితారిషత్ గాయత్రీర్తృష్టుజ్జగత్యనుష్టుపంక్త్యా సహ బృహద్యుష్ణిహాపుక్సోజేభిస్సంయంతుత్వాత్ ద్విపదాయాశ్చతుష్పదాస్త్రిపదాయాశ్చషట్పదాః విచ్ఛందాయాశ్చతుచ్ఛందాస్తుజేభిస్సంయంతుత్వా మహానామ్యోరేవత్యో విశ్వాసా ప్రభువారీః మైహేయర్విద్యుతో వాచస్తుజేభిస్సంయంతుత్వా నార్యస్తే పత్నోరోపవిచ్ఛందన్తుమనీషయా దేవానాం పత్నోరిషస్తుజేభిస్సంయంతుత్వా రజతా హరిణీ శ్రీసాయుజో యుజ్యంతే కర్మభిః అస్వస్య వాజిన ప్రతిమాస్తంయంతుసంయంతీః కువిజంగయవంతోయవ్యథాంత్యనుపూర్వం వియోజ ఇహేషైలీషాం కృణి భోజనాని వర్హిషో నమావృత్తిర్న జగ్ము కస్వాచ్చిక్వాసాత్వికస్తేగాణి సంయతి కవి కృతవత్సర్వాసమితారో విశాసతు సంవత్సరస్యేజామేభిస్తం కృత్వా అర్ధమాసా పరోగ్నేషితే మాసా ఆచ్చంతుసంయంత అహోరాత్రాని మరుతో విష్టగ్నేషోదయం తుతే దేవ్యాధ్వర్యవస్వాచ్చంతుసతు రాత్రాని పర్వసేసి మాతృణ్వంతు సంయంతీ ద్యోస్తే పృథివ్యంతరిక్షం వాయుఛిద్రం ప్రేణాతు సూర్యస్తే నక్షత్రే సహ లోకం క్రీణోతు సాధుయా సంతే పరేభ్యోగాత్రేభ్యస్తమస్తవరేభ్యమస్తభ్యో మధ్యభ్యస్వం వస్తు తన్వైతవా